సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో కూలి నాలి కడుపు కొట్టి కోట్లు గుంజుకోలేదు నల్ల డబ్బు పంచిపెట్టి నాయకుణ్ణి కాలేదు అడ్డమైన పనులు చేసి అధికారిని కాలేదు దరిద్రాన్ని తలుచుకుంటే చరిత్రకే సిగ్గు చేటు పేరు గొప్ప ఊరు దిబ్బ కొట్ట మాకు నీ డబ్బ సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో చదువుకోండి చదువుకోండి చవకవారు ఎదవలార చదువుకుంటే మీకెన్నో సదుపాయాలన్నారని కుస్తెల తాడమ్ముకుని పుస్తకాలే కొన్నారా రేగులెండ గట్టుకుని పీదులెన్ను గట్టారా కన్న కొడుకు చదువుకని కష్టపడిన తల్లిదండ్రి ఇళ్ళు ఒళ్ళు గుల్లాయనా సిగ్గు సిగ్గు ముళ్ళ కంప బతుకాయనా సిగ్గు సిగ్గు బడా చదువు చదివినా బండిని లాగిస్తున్న నాయకులకు లేని సిగ్గు నడుమ నాకెందుకురో సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో ఉద్యోగం వస్తుందని బతుకు తెరువు ఇస్తుందని ఎంప్లాయ్మెంట్ లో నా పేరు నమోదు చేస్తే ఇంటర్వ్యూ కాదుకని కాకిలాగా కాసి కాసి కాళ్ళ చెప్పులు అరిగిపోయే కడుపంతా మండిపోయే నల్ల ఈక మండిపోయి తెల్ల ఈక పుట్టుకొచ్చి కంప్యూటర్ కుంపటొచ్చెనా సిగ్గు సిగ్గు కోట్ల జనం కడుపు కొట్టెనా సిగ్గు సిగ్గు మర మనిషిని తెచ్చి పెట్టెనా సిగ్గు సిగ్గు మనిషి నోట మట్టి కొట్టెనా సిగ్గు సిగ్గు కొండ నాలికయ్యిందని మహామహుడు మందేతే ఉండనాలి కూడిపోయే ముండ మోపి బతుకాయి సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో గారి మనవడని ఉంచినారు ఒక సీటు ఆఫీసరు చుట్టమని ఆపినారు ఒక సీటు అమ్మగారి ఇలాకని అయ్యగారి గులామని సలాము కొట్టోడు గల్ల సరాసరి ఉద్యోగం దళారోడు జులాయోడు తచ్చాగా బతుకుతుంటే డిగ్రీ డింకీలు కొట్టెనా సిగ్గు సిగ్గు ఒక్కే మోటోలు కొట్టెనా సిగ్గు సిగ్గు ఉన్న సీట్లు అన్ని కలిపి ఉన్నోడికి పంచిపెట్టే పెట్టోళ్లకు లేని సిగ్గు కొద్దోళ్లకు మాకెందుకు సిగ్గు సిగ్గంటావు సిగ్గేందిరో సిగ్గుపడే పని చెయ్యలేదురో నేరాలు ఇకనైనా ఆపకుంటే ఇదే తీరు పదే పదే యువ శక్తిని కష్టపెడితే ఆ శక్తి కాళికయ్యి నాలు కయగ దాపుతుంది అగ్నివృష్టి కురిపించి అవినీతిని కాల్చుతుంది అక్రమాన్ని కడతేర్చి సక్రమాన్ని నేర్పుతుంది ఆనాడే అభ్యుదయం రా నిజం నిజం అందాక నిద్రపోకురా అదే నిజం నవశక్తిగా సంఘటించరా క్షణ క్షణం నవ భారత సృష్టి చెయ్యరా ప్రతి క్షణం విద్య విజ్ఞానం అనే విపరీతార్థాలు మాని సమృద్ధిగా బ్రతికించే యువ సమాజం మేలుకుందిరో తమ సమాజం కోరుకుందిరో యువ సమాజం మేలుకుందిరో తమ సమాజం కోరుకుందిరో వేళ ఏమైందో మీకు తెలీదా అనుకోకుండా ఒకరోజు యాక్చువల్లీ హ్యాపెండ్ అనుకోకుండా వి వర్ నాట్ సపోజ్ టు ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్ చందు వాజ్ సపోజ్ టు డైరెక్ట్ ఇట్ ఫర్ అనదర్ ప్రొడక్షన్ హౌస్ దెన్ సంథింగ్ హ్యాపెండ్ ఐ థింక్ దోస్ పీపుల్ డెవలప్ కోల్డ్ ఫీట్ ఆ సబ్జెక్ట్కి బట్ ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఎనీవే ఐ వాజ్ సపోజ్ టు రైట్ ద డైలాగ్ ఫర్ దట్ ఈవెన్ ఫర్ ద అదర్ ప్రొడక్షన్ సో యాజ్ అ న్యాచురల్ థింగ్ వీ టుక్ అప్ ద ప్రాజెక్ట్ అనుకోకుండా చాలా రోజులు జరిగినాయి నాకు